వర్షము ఆత్మ వర్షము కురిపించుమా మా అందరిపై కృపా వర్షము ఆత్మ వర్షము కురిపించుమా మా అందరిపై తొలకరి వర్షం కుమ్మరించుమా కడవరి వర్షం కురిపించుమా తొలకరి వర్షం కుమ్మరించుమా కడవరి వర్షం దాహముతో ఉన్నామయ్యా మేము దాహముతో ఉన్నామయ్యా దాహముతో ఉన్నామయ్యా మేము దాహముతో అందరూ నా సందేశం ప్రకటింపురు అంటివే మీ పుత్రులు పుత్రికలు అందరూ నా సందేశం ప్రకటింపురు అంటివే నదిగా మాకున్న ఆత్మదేవా జీవనదిలో మా దాహము తీర్చు మీ జీవనదిలో మా దాహము తీర్చు మేము కూడా మీ నదిలో కలవాలయ్యా మేము కూడా మీ నదిలో కలవాలయ్యా ఈ భూమిని జీవనదిగా మార్చాలయ్యా ఈ భూమిని జీవనదిగా దర్శనములు కాంతురు మీ ముదుసలులు కలలు కనుదురంటివే మీ యువకులు దర్శనములు కాంతురు మీ ముదుసలులు కలలు కనుదురంటివే మీ సేవకులపై ఆత్మను కుమ్మరిస్తాను అంటివే నెరవేర్చు ఈ వాగ్దానములు మాందరిలో నెరవేర్చు ఈ వాగ్దానములు మాందరిలో మా దేశములో ఉజ్జీవాగ్ని రగుల్కొనాలయ్యా మా దేశములో ఎలియాగ్ని కార్మెల్ అగ్ని రగుల్ కొనాలయ్యా కృపావర్షము ఆత్మవర్షము కురిపించు మా అందరిపై కృపావర్షము ఆత్మవర్షము కురిపించు మా అందరిపై తొలకరి వర్షం కుమ్మరించుమా కడవరి వర్షం కుమ్మరించుమా